ఇంద్రుణ్ణి కాల్చవలసిన నీ పాల నేత్రాగ్నిని నీరధిలోకి నెట్టావు నువ్వు. ఆ నిప్పే జలంధరుడిగా మారి దేవతలకు ముప్పుగా పరిణమించింది. వాడు నీ అంశతో పుట్టడం వలన సముద్రం ద్వారా జన్మించి లక్ష్మికి సోదరుడు కావడం వలనను సృష్టికర్తగారైన నాలుగు తలకాయల వారు ఆ రాక్షసుడు శివుడి చేత మాత్రమే నిర్జింపబడేటట్లు వరాన్ని దయచేయడం చేత అయినా గాని నేను అతన్ని చంపలేకపోయిన మాట నిజమే. మహాశ్చర్యకరమైన అతను బల పరాక్రమాలకి గాను వరం కోరుకోమంటే రమాసహితంగా తనయింటనే ఉండుమని కోరుకున్నాడు. ఆడిన మాట తప్పలేక ఇన్నాళ్ళు అక్కడే మసలుతున్నాను, ఇక నీదయ అన్నాడు విష్ణువు. శివ జలంధర యుద్ధం. అరక్షణం మౌనంగా ఉన్నాడు అంబికాపతి. అనంతరము మృదువుగా ఇలా అన్నాడు, వాణ్ణి నేనే వధిస్తాను, మీరు నిశ్చింతగా ఉండండి అని. నోట్లో మాట నోట్లోనే ఉంది. అవతల నుంచి రాక్షస కోలాహలం వినిపించసాగింది. వెంటనే ప్రమథ గణాలు యుద్ధ సన్నద్ధులయ్యాయి. దుమ్మి ప్రారంభమైంది. ఆ దుమ్మిలో మరణించిన రాక్షసులందరినీ కూడా ఆ శుక్రుడు తన వద్ద ఉన్న మృత సంజీవని విద్యతో బ్రతికించేయసాగాడు. భృగుడు చేస్తున్న పనిని భర్గుడి చెవిలో వేశారు ప్రముధులు. ఆగ్రహించాడాయన, అంతే, ఆయన నోటి నుంచి కృత్య అనే శక్తి ఆవిర్భవించి యుద్ధరంగానికి చేరింది. చచ్చిన వాళ్లని బ్రతికించే అవకాశం లేకుండా అక్కడికక్కడే భక్షించేయసాగింది. అయినా ఆగలేదు. శుక్రాచార్యుడు చెదురుమదురుగా దొరికిన శవాల్ని సైతం బ్రతికించి వేయసాగాడు. అది నచ్చలేదు కృత్యకు. వెంటనే శుక్రుణ్ణి పట్టుకుని తన యోనిలో బంధించేసి తాను ఆకాశానికి ఎగిరిపోయింది. ఇది చూచి కుంభ నికుంభ కాలనేమ్యాదులు కార్ముకాలు సంధించారు. ఆ సంగతి తెలియగానే అటునుంచి నందీశ్వరుడు విఘ్నేశ్వరుడు సుబ్రహ్మణ్యేశ్వరుడు యుద్ధంలోకి వచ్చారు. ఆ ముగ్గురు ఈ ముగ్గురు ద్వంద్వ యుద్ధానికి దిగారు. అదే అదనుగా ఊడిపడ్డాడు వీరభద్రుడు. ఇక చెప్పేదేముంది? యుద్ధభూమి నుంచి వేగులు తెచ్చే ఒక్కొక్క వార్త వింటూనే వెర్రెక్కిపోసాగాడు జలంధరుడు. ఆ పిచ్చి ఆవేశంతోనే శివగణాల మీద విరుచుకుపడ్డాడు. అనూహ్యమైన రీతిలో శివగణాలన్నింటినీ అతలాకుతలం చేసివేయసాగాడు. అతని పరాక్రమ పటాటోపాలకి నందీశ్వర గణనాయక కార్తికేయ వీరభద్రులు నలుగురు కూడా నివ్వెరపోసాగారు. కైలాసాన పుట్టిన కాలకేతువులా ఉన్నాడు జలంధరుడు. ఈ వార్త శివుడికి చేరింది. తక్షణమే తన పినాక ధనుస్సును ధరించాడు. జలంధరుడి బాణాలన్నింటినీ చెల్లా చెదురు చేసేశాడు. తన బాణాలతో ఆకాశాన్ని కప్పేశాడు. లెక్క పెట్టడానికి వీలులేనంతమంది రాక్షసుల్ని చంపేశాడు. అది చాలదన్నట్లు మహావీరుడు ప్రచండుడు అనే ఇద్దరు దానవ దండనాయకుల్ని తన త్రిశూలంతో పొడిచి చంపేశాడు. ఘుష్మరుడనేవాడిని తన గదతో కొట్టి నేలమీద పడవేశాడు. మంచు గడ్డలో బలహకుడి తల రెండు చెక్కలు చేసేశాడు. తన పరశువుతో ఖడ్గరోముడి శిరస్సును తెగ నరికేశాడు. సర్రున ఎదురొచ్చాడు జలంధరుడు. 70 బాణాలు వేశాడు శివుడి మీద. శివుడు వాటన్నింటినీ కూడా తునాతునకలు చేసేశాడు. ఏడంటే 7 బాణాలతో జలంధరుడి రథ అశ్వ ధ్వజ ఛత్రధనుస్సులను పిండి పిండి చేసేశాడు. జలంధరుడు గద విసిరాడు, అది కూడా శివ బాణానికి నుగ్గు నుగ్గైపోయింది. 100 మంది రాక్షసులకు వచ్చినంత కోపం వచ్చింది ఒక్కసారిగా జలంధరుడికి. తక్షణమే పిడికిలి బిగించాడు, ముక్కంటిని ముష్టిఘాతంతో చంపేయాలనుకున్నాడు. నవ్వుకున్నాడు నాగభూషణుడు. మాంచి బాణం ఒక్కటి తీసి జలంధరుడి గుండెలగాడ కొట్టాడు. ఆ మహాబాణ పాతానికి జలంధరుడు 2 మైళ్ళ వెనక్కి వెళ్లిపడ్డాడు. శివుణ్ణి బలప్రయోగంతో జయించలేము అని గుర్తించాడు జలంధరుడు. తిరిగి రణరంగమునకు చేరి గంధర్వ మాయను ప్రవేశపెట్టాడు. ఆ మాయ వల్ల రణరంగంలో గంధర్వాప్సరసల గానాభజానలతో నిండిపోయింది. స్తబ్దుడైపోయాడు స్థానుడు. అమ్మయ్యా అనుకున్నాడు జలంధరుడు. శివుడి వేషం ధరించి అమితమైన కాముకతతో అమ్మవారి దగ్గరకు వెళ్ళాడు. చెలికత్తెల నడుమ కూర్చున్న మహామాయ గంధర్వమాయ పూసుకు వస్తున్న మదగంధర్వుడైన జలంధరుడి మాయాశివుడి వేషం చూసింది. మరింత పెద్ద పెద్ద కళ్ళు చేసుకుని చెలికత్తెల నడుమ నుండి అతని ముందుకు వచ్చింది. పరమశివుడి పురుషాహంకారమే తన రూపంగా కలిగిన ఆ మహామాయని నిలువెల్లా చూశాడు జలంధరుడు. ఆ అందానికి చలించిపోయి చూసి చూడగానే వీర్యం స్ఖలించుకున్నాడు. తక్షణమే తల్లి ఉత్తర మానసం వైపుకు అంతర్ధానమైపోయింది. అక్కడికి చేరి విష్ణువును తలచింది. వినయంగా ప్రత్యక్షమయ్యాడు విష్ణువు. విష్ణువు, ఆ జలంధరుడు ఏం చేయబోయాడో నువ్వు అదే విధముగా ప్రతిచర్య చెయ్యి. జలంధర పత్ని యొక్క పాతివ్రత్యాన్ని నాశనం చెయ్యి. నా ఆజ్ఞ మేరకు నువ్వు ఈ పని చేయడం వలన నీకు పాపం అంటదు, వెళ్ళు అంది. విష్ణువు బృందను చెరచుట జలంధరుడి భార్య బృంద, ఆమె అంతఃపురంలో శయనించి ఉంది. విష్ణుమాయ వల్ల ఆమెకు పీడ కల వచ్చింది. ఆ కలలో జలంధరుడు దిగంబరుడై వెళ్లంతా నూనె రాచుకుని నల్లటి పూలు ధరించి మాంసభక్షకాలైన జంతువులచే చుట్టబడి దున్నపోతునెక్కి తిరుగుతున్నాడు. త్రుళ్ళిపడి లేచింది ఆమె. అశాంతితో అటూ ఇటూ తిరుగుతూ ఉద్యానవనానికి చేరింది. అక్కడ భయంకర వదనులైన 2 రాక్షసులు ఒక ముని కనిపించారు. ఆ రాక్షసులకు భయపడి బృంద, నన్ను రక్షించండి తాపసోత్తమా అంటూ ఆ మునిగారి కంఠాన్ని వాటేసుకుంది. ఆ ముని చేసిన హూంకారముతో రాక్షసులు మాయమైపోయారు. తదనంతరము బృంద తన భర్త గురించి భయపడింది. ముని ఆకాశం కేసి చూసి ఏవేవో కనుసైగలు చేశాడు. తక్షణమే 2 కోతులు జలంధరుడి శరీర అవయవాలను విడివిడిగా తెచ్చి అక్కడ పడవేశాయి. భర్త యొక్క శరీర అవయవాల మీద పడి గగ్గోలు పడిపోయింది బృంద. దయచేసి తన భర్తను బ్రతికించమని ప్రార్థించింది. ముని కపటమైన కరుణ నటించి ఆ విగత శరీర అవయవాలను తగు ఆకారంగా పేర్చి మాయతోటే బ్రతికించి తాను మాయమైపోయాడు. అలా పునర్జీవితుడైన పురుషుణ్ణి చూసి భ్రమపడింది బృంద. అతనితో కలిసి అనేక రోజులు ఆ ఉద్యానవనములోనే ఇచ్ఛాసురతాలను అనుభవించింది. ఒకనాడు మాయా జలంధరుడు పరాకుగా ఉండడం వల్ల అతని యథార్థ రూపం బృందకు తెలిసిపోయింది. అతన్ని విష్ణువుగా గుర్తించి శపించింది. నువ్వు చూపించిన మాయా రాక్షసులే నిజముగా రాక్షసులై జన్మించి నీ భార్యని అపహరింతురుగాక. నువ్వు భార్యా వియోగం దుఃఖంతో అడవుల ద్రిమ్మరి వానర సహవాసుడవగుదువుగాక. నీకు శిష్యుడైన ఆదిశేషుడే నీ సహచరుడగుగాక అని శపించింది. విష్ణువు ఎంత వారిస్తున్నా వినకుండా లుప్త పాతివ్రత్య దుఃఖతప్తయై అగ్ని ప్రవేశము చేసింది. బ్రహ్మాది దేవతలంతా బయలులో బారులు తీరి నిలబడి చూస్తుండగా బృంద యొక్క ఆత్మజ్యోతి సరాసరి పార్వతిలో లీనమైపోయింది. విష్ణువు ఆ బృందను తలుచుకుంటూ తరగని దుఃఖముతో ఆమె కాష్టంలోని బూడిదలో పడి దొర్లసాగాడు.